నడితించు నా ప్రభువా, వెలుగైన నా ప్రభువా, నడితించు నా దేవా, నన్ను కమ్మిన చీకటిలో నా అడుగులు స్థిరపరచు. ఒక అడుగే చాలు ప్రభు, బహుదూరము వనదు ప్రభు, నడిపించు ఒక అడుగు, నడిపించు నా ప్రభువా. నడిపించగనను నీవు, నేవేడలేదెప్పుడు, నిన్ను కోరలేదెప్పుడు, నా సొంత మార్గములో నే నడచితిని వరకు. నడిపించు దేవా, ఇకముందు నీవు, ఇకముందు నీవు, నడిపించు నా ప్రభువా. ప్రేమించితి చెడు దినము, విద్వేషపు భీతులను అహమేలను నామదిని, గత కాలము మరువుమయా, నీ శక్తి ఎల్లప్పుడు ఆశీర్వదించినచో, అది తప్పక ఇక ముందు నడిపించు నన్నెప్పుడు, నడిపించు నన్నెప్పుడు, నడిపించు నా ప్రభువా. కొండలు వాగులలో చీకటి గడచే వరకు నడిపించు నీ శక్తి, చిరకాలము వాంఛించు ఉషోదయ కాంతులతో, ఆదూతల నగుము నిలిచేను ఒక ఘడియా, నిలిచేను ఒక ఘడియా. నడిపించు నా ప్రభువా, వెలుగైన నా ప్రభువా, నడిపించు నా దేవా, నన్ను కమ్మిన చీకటిలో నా అడుగులు స్థిరపరచు. ఒక అడుగే చాలు ప్రభు, బహుదూరము వనదు ప్రభు, నడిపించు ఒక అడుగు, నడిపించు నా ప్రభువా.